ప్రధాన శిక్షాధికార దీక్షా నిరీక్షుడెవడు ఉగ్ర ప్రతాప వ్యగ్ర ప్రకోప ఖడ్గ ప్రహారి ఎవడు శూలాయుధాంత కాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడు విధ్వంసకార పృథ్వీతలాన అభయకరుడు అతడెవడు ముష్టిఘాతమై లక్ష్య భేదనం చేరా భద్రమూర్తి వై విద్రోహులపై రుద్ర తాండవం చేరా ఉగ్ర దురంతం దగ్ధం చేసే అగ్ని క్షిపణి వైరారా ఎచట చటే చటే కీచకుడున్న అచట చటే పొడి చేరా సింహతత్వం వహించి ప్రత్యర్థి పైకి రారా సత్యం గ్రహించి ధర్మం ధరించి న్యాయం జయించనీరా చడిన పుటమిపై యువక యమునిపై చెడు గుడాడుటకు రారా లోక కంటకుల గుండెలు అదిరే మృత్యు ఘంటను భజే భజే డీజే శరణం భజే భజే